యమాయ సోమః పవతే యమాయ క్రియతే హవిః యమంభయజ్ఞో గచ్చత్యగ్నిదోహోతోరం కృతః యమాయ మధుమత్తమం జుహోతా ప్రజతిష్ఠత ఇదం నమర్షిభ్య పూర్వజేభ్య పూర్వేభ్య పథికృద్భ్యః యమాయ ఘృతవత్పయోరాజ్ఞే హవిర్జుహోతల సరో జీవేష్వాయ మేద్ర్ఘమాయ ప్రజీవసే మైనాగ్నేవిద హోమాభిషుతోమాస్యత్వజం శిక్షిపోమా శరీరం శ్రీరాజరాకరేదోేన మహీణుతాత్మృపా యశమం కృణో జాతవేదోేమేన మలీదత్తాత్మృభ్యా యదో గచ్చాత్యసూరీతి మేతామథ దేవానాం వసరేర్భవాది త్రికద్రుగేభిప్లవతే షడుర్వీరేణమిర్బృహద్ త్రిష్టుగ్రాహాయత్రీచ్ఛందాం శిఖర్వాదాయమాద్వీత సూర్యం చక్షోషా గచ్చరాపరమాత్మనాదివం చ గచ్చ పృథివీం చ ధర్మభిః అపోవాగచ్చిమోషేషు ప్రతిష్టా శరీరైః అజోభాగస్తపశస్తందపశ్వతందే శోచిస్తపదుతందే అర్చి యాస్తే శివాస్తన్వో జాతవేదస్తాభిర్వహీనం సుకృతాములోకం యాస్తే శోచజోరంభజో జాతవేదోజాభీరా ప్రణాధిదివమంతరిక్షం అజయ్యంత మనుతా సమన్వతావేతరాభిశివతమాభిశ్రుతం క్రేధి అవసృజమునరగ్నే పితర్భ్యోయస్తాహోదశర ఆయుర్వసాహముపజాతు శేషస్సంగచ్చదాన్మా సువర్జా అతిద్రవశ్వానో సారవేజౌ చతురక్షౌ శబలౌ సాధునా పథా అథా పితృన్ సోమిదత్రామేషమాధం వదంది యౌదేశ్వానో యమరక్షితారో చతురక్షౌపతిషది ృచక్షసాభ్యాహం రాజన్ పరిధేహ్యేనం స్వస్తిమానమివేహి ఉర్ణసావృతా కుటుంబానౌ యమస్ దూతౌ చరతో జనామన కామస్మభ్యం మృషజే సూర్యాయమునర్దాతామసో మధ్యేహ భద్రం సోమజేకేభ్య పవతే ఘతమేకౌపాసతే మధు ప్రధావధితాంశి దేవాపి గచ్చతాత్ పూర్వరథాతృతజా తాజతామృథా తపస్వతో జమతపోజాం అపి గచ్చతాత్ తపసాదే అనాదృశ్యాస్తపసాదే స్పర్యజు తపో ఏ చగ్రిరే మహత్తాంశ్చేదేవాపి గచ్చతాత్ ఏ యుధ్యంతే ప్రధనే సుశూరా సోదేత నోత్యజా దేవా సహస్రదక్షిణాస్తాంశ్చేదేవాపి గచ్చతాత్ సహస్రణీయా కమయో ఏకో పాయంతి సూర్యం విషేంతపస్వతో యమతోజాం అపి గచ్చతాత్ శోనాస్మై భవపృథివ్యరాజివేశాని గచ్చాస్మై ప్రధా అలం బాధే పృథివ్యా ఉరౌ లోకేష్మ స్వధాయాశ్చేమంతాస్తే సంతు మధుశ్చ్యుతా పయామి మనసా మన ఇహేమాజుషాణే సంగచ్చస్త పితృభిస్ సంయమేన సోనాస్తావాతవాంతు సగ్మా ఉర్వాహంతు మరుత ఉదాహోదృతా అజేన కణ్వంత శీతం వర్షేణోక్షంతు బాలిని ఉదర్మాజులాజుషేత్రే రక్షాయ జీవతే సాంగచ్చంత దేవనాథా పిత్రే మృగవత మాతే మనోమాసోర్మాంగారే మాతే హస్తదన్వాహ మా వృక్షస్తంభాదిష్టమాదేవీ పృథివీమహి లోకం పితృషో విద్వైషస్వరాజసో యత్తే అంగమదీహితం వరాజైర పాన ప్రాణోయవో మాతే పరేత తత్తే సంగత్య పితరస్తీరాఘాసం పునరావేషయంతో అవేమం జీవాసంగృహేభ్యస్తం నిర్వహత పరిగ్రామా మృత్యుమస్యాసీద్ూత ప్రజే తాసోన్భ్యోగమయాకార ఏదస్ పితృ ప్రవిష్టాజ్ఞాతిముఖా హుతాదశ్చరే పరాపురో నిపురో ఏ ఫలం జగ్నిష్టానస్మాన్ ప్రసరమాదిజ్ఞాన సంవీశం నిష పితరస్వానశ్రోణంతం ప్రతినిరంతర ఆయో ఏభ్యశ్రగేమ హమిషాన క్షమాణాజ్యోగ్జీవంత శరద పురోజీ యాం తే ధేను ప్రణామి జమోదే క్షీరోదనం తేనాజలశ్యాసో భర్తాయోత్రాసరీవ అశ్వాయం ప్రదరయాసేవాక్షాతం వా ప్రదరం నవీర యస్వాజగానమధ్యస్సో అస్తు మాసో అన్యద్వేదత భాగేయం యమః పరో వారో వివస్వాంతరః పరన్నాదే పశ్యామి కించన యమే అధ్వరాధీర నివిష్టో భువో వివస్వానం వాతతాన అవాగోహన్ అమృతాం మర్త్యేభ్యః కృత్వాసవన్నాదుర్వివస్వతే ఉదాశ్వినాదాదిజహాదు స్వామీ సునాశరణ్యో తాజే పరోక్తాజే లబ్ధాయే చోద్ధీతా సర్వాంస్థానగ్రావేషే అత్తవే ఏ అగ్నిదగ్ధాదే అనగ్నిదగ్ధా మధ్యే దివస్వయా మాదయంతే స్వందాన్వేత్తేదస్వయజ్ఞం వృధీతిషంతాదీతవోగ్నేమాతనంతరేష్మోద్యుతే పృథివ్యావస్తుహం యస్మావసానమేతేదోదిహ జమశ్చేత్వాన్వత్తేదాహమేషరాజముపతిష్టతామిహ ఇమాం మాత్రాహం నిమేహే యథా పారగ్నమాసా తై శరేధరస్వనో పురా దేవాం మాత్రాహం నిమేహే యథా పారగ్నమాసా తై శరేధరస్వనో పురా అవేమాం మాత్రాహం నిమేహే యథా పారగ్నమాసా తై శరేధరస్వనో పురా మాత్రమిమహే యథా పారన్నమాసాదై క్షతేధరత్సులోపురా నిమాం మాత్రమిమహే యథా పారన్నమాసాదై క్షతేధరత్సులోపురా బుధిమాం మాత్రమిమహే యథా పారన్నమాసాదై క్షతేధరత్సులోపురా సమిమాం మాత్రాహం మిమేమహే యథా పారన్నమాసాతై శరేధరత్సునోపురా అమాహాసిమాత్రాం స్వరగమాయస్మాన్ భూయాసం యథా పారన్నమాసాతై శరేధరత్సునోపురా ప్రాణో అపానం యానహాయశ్చక్షుర్విషయే సూర్యాయ అపరిమరేణ పథాయమరాజ్ఞ పిత్రేణ గచ్ఛాత్ ఏ అగ్రవశమానా పరేర్హిత్వాంతవంతేద్యాశంతలోకం నాగస్య పృష్టే అధిరీద్యాదరమరీద్యౌరవమాపేతుమీ మధ్యమా ప్రద్యోషాం పితర ఆదరే ఏన పితరో ఏ పీలా మహాయామా ఆంతరిక్షం యాక్షియంతే పృథివీ ఉదద్యాం తేభ్య పితృభ్యో నమసా విధేమ ఇదమిన్వా పునాపారం దివి పశ్యోర్యం మాతాపుత్రం విధాసిభ్యేనం భూమూర్ణి ఇదమిన్వా పునాపారం జలశ్యన్యోపారం జాయాపతి వివాసాభ్యేనం భూమూర్ణి అభిత్వోర్ణామివ్యామాతుర్వస్త్రేణ భద్రయా జీవేషో భద్రం తన్మయి స్వసా పితృషాత్మయి అగ్నిషో మావీకృతాస్యోనం దేవేభ్యో భద్రం నదసుర్విలోకం ఉపప్రేష్యంతం భూషణయ్యో మహాద్యంజాయాని పతిభిస్తత్ర గచ్చతం భూషాత్వేతశ్చావేదుప్ర విద్వానష్టపశుర్భువనశ్చ గోపాః సత్వైతేభ్య పరిదలద్భిదృభ్యోగ్నిర్దేవేభ్య సువిరత్రియేభ్య ఆయుర్షాయు పరిపాదు పురాభూషాత్వా పాదు ప్రపథే పురస్తాత్ ఎత్రాసదే సుకృతో ఎత్రేయసితత్రద్వాదేవస్సవితాదధాతో ఇమౌ యోనగ్నితే వన్ని అసూనీతాదే మోషవే తాభ్యాహం యమస్య సాదరం సమీతేశ్చావగచ్చతాత్. ఏతత్వాద ప్రథమం వాజం నపేదోహిషా పురా నిష్టాపూర్తమనుసంకామ విద్వాన్యత్ర తే దత్తం బాహుధాబంధుషు అగ్నేర్వర్మ పరిగోభిర్యస్వంతోన్నుష్టవేదసా నేత్వా ధృష్ణుర్హరసాజరేషాణోర్మీధక్షం పాదిహింగజాదై దండం హస్తాదాదాలో సహస్రోత్రేణ వర్చసామలేన అత్రైవ త్వమిహజం సువీరా విశ్వామృతో అభివాహాతేరంజనేవ ధనుర్హస్తాదాదాలో మృతస్య సహక్షత్రేణ వర్చసామలేన సమాజభాజోష్టపర్వాంతమేహ్యుపజీవలోకాన్ ఇయన్నారే పతిలోకం నిపద్యత ఉపత్వామత్యప్రేతం ధర్మం పురాణమానుపాలయంతి తస్యే ప్రజాంద్రవేణం చేహదే ఉదేశ్వరార్యభిదేవలోకం గతాసో పేతముపశేషదే హస్తగ్రామస్తేదిషోస్తవేదం మద్యం నిమిత్తమభిసంబూత అవశ్యం యువరణిం నీయమానాం జీవాన్ మృతేభ్య పరిణీయమానాం అంధేన తమసా ప్రావృతాభిత్వాత్తో అపాజీవనజన్మదేనా ప్రజానత్యజ్ఞేనేవ లోకం దేవానాం పంథా మనుసంచరంతి అయం తే గోపాతిష్టంజోషస్వ స్వర్గం లోకమధీరోహయీనాం ఉపద్యాముపవేదసమత్తరో నదీనా అగ్నే విత్వమపావాసీ సంతమగ్నే సమగహస్తమునిర్వాపయా పునః క్యాంబోరత్రోహతు షాండదూర్వాళశా ఇదంతరేణమం పరవోతరేణమం తదీరేణ జ్యోతిషా సంవీశస్వ సంవేశనేతం వాశ్చారోధి ప్రియో దేవానాం పరమే సధస్థే ఉత్తిష్టప్రేహి ప్రద్రవోకృణుష్పదస్థే తత్రత్వం పితృభిః సంవిధానః సంసోమేన మదస్పరసం సదాభిః ప్రచ్చవస్పతం వాం సంవ్రతస్తమాతే గాత్రాదిహారిపోషరీరం నిమిష్టమను సంవీశస్వయత్ర భూమే దుషయంద్రగచ్చామాం వితర సోమ్యాసో అంజంతు దేవామధూనాశతేన చక్షుషే మా ప్రతరం ధారయంతో జరసే మా జరలక్ష్మ్యం వర్ధంతో ప్రత్యసామాం సమానక్రత్యం మేధాం మే విష్ణుమ్యానక్వాసం రయం మే విశ్వే నిగచ్చంతు దేవాశ్రోనామపవనేనంతో మిత్రావరుణ పరిమామధామాదిత్యామాశ్వరవర్ధయంతో పచ్చో మయింద్రోన్యనక్షుభస్తజోర్జనగష్టిం మాధవిషాణోదో యోమమానప్రథమో మధ్యాహ్నాయప్రేయాయ ప్రథమో లోకమేతం వైవస్పతం సంగమానం జనాయమం రాజానం హమిషా సమనిజత పరాయాన పితరాచయాతాయం మహాయజ్ఞో మధూనా సమర్థ దర్తో అస్మభ్యం ద్రవేణేక భద్రం నరీంద్రర్వీరం దధాత కన్వ కక్షీలాహం గురుమేఢోగస్వాశ్వశ్రోవర్యర్చనా విశ్వామిత్రోయం జమరగ్నిరగ్రహమంతున కశ్యపో వామదేవ విశ్వామిత్రగ్నే వశిష్ఠ భరద్వాజ గోతమ వామదేవ సద్యం అస్త్రేర్రభేర్నవోభిశ్వసంసాధపితరోమృషదాహార కస్యే వృజానాదీయం ప్రమాయుద్ధారా ప్రసరణం నవీయ ఆప్యాయమానా ప్రజాధనేనాధత్యామధురభయో గృహేషు అంజతే వ్యంజతే సమంజతే క్రతుం నిహంతి మధూనాభ్యంజతే సింధోరుచ్ఛ్వాసే పతయంత వక్షణం హిరణ్యపావా పశుమాసు గృహతే యద్వో ముద్రం పేతర సోమ్యం చేనో సగర్భం సజతోహి భూత తే అర్వాణ కవయ ఆవేణవదా విదతే భూజమానాంగేరో నమగ్వారిష్టావంతోరాదిశాచోదసారా దక్షిణావంతస్వృతోస్థాయమాతయధ్వరం అధాయన పితర పరాశ పద్మాదో అగ్నతమాశానాయక్షమాభిందో అరుణీయమూరం సుకర్మాణ స్మృతో దేవయంతో అయోన దేవాజలీమాధవంత శుచంతో అగ్ని వృధంత ఇంద్రమీంద్రవ్యాం పరిషదన్న అఘ్నన్ ఆయోదే వక్షుమీ వశ్వక్షదేవానాంజయమాంశుగ్రహ భర్తీర్వీరేదర్యముపరస్యాదో అకర్మతే స్వపరసోభోవర్తమనవస్తన్నుషదో విభాది విశ్వం తద్భద్రయ్యతమంతి దేవా బృహద్వదేవ విదధే సువీరా ఇంద్రో మా మరుత్వాన్ ప్రాచ్యా దిశపాదువాహుచ్యుతా పృథివీవోపరి లోకగతపథిగృతో యజామహే దేవానాహుతభాగాయిహస్త దాతామానర్యత్యాదక్షిణాయా దిశపాదువాహుచ్యుతా పృథివీవోపరి లోకగతపథిగృతో యజామహే దేవానాహుతభాగాయిహస్త అదీతం ఆదిత్యే ప్రదీత్యా దిశపాదువాహుచ్యుత పృథివీద్యామీమోపరి లోకగతపథిగృతో యజామహే దేవానాహుతభాగాయిహస్త సోమో వా విశ్వేర్దేవీరుదీచ్యా దిశపాదువాహుచ్యుత పృథివీద్యామీమోపరి లోకగతపథిగృతో యజామహే దేవానాహుతభాగాయిహస్త దర్తాహత్వాధరుణో ధారయాతా ఊర్ధ్వం భానుం సవితాద్యామీవోపరి లోకగతపథిగృతో యజామహే దేవానాహుతభాగాయిహస్త ప్రాచ్యాహంత్వాదిశిపురా సంవృతస్వధాయామాదరధామివాహుచ్యుత పృథివీర్యామీవోపరి లోకగతపథిగృతో యజామహే దేవానాహుతభాగాయిహస్త దక్షిణాయాంతాదిశిపురా సంవృతస్పథాయామాదరధామివాహుచ్యుత పృథివీద్యామీవోపరి లోకగతపథిగృతో యజామహే దేవానాహుతభాగాయిహస్త ప్రదీప్యాహంతాదిశిపురా సంవృతస్పథాయామాదరధామివాహుచ్యుత పృథివీద్యామీవోపరి లోకగతపథిగృతో యజామహే దేవానాహుతభాగాయిహస్త ృతస్పథాయామాదరధామివాహుచ్యుత పృథివీద్యామీవోపరి లోకగతపథిగతో యజామహే దేవానాహుతభాగాయిహస్త ధ్రువాయాంతాదిశిపురా సంవృతస్పథాయామాదరధామివాహుచ్యుత పృథివీద్యామీవోపరి లోకగతపథిగతో యజామహే దేవానాహుతభాగాయిహస్త ఊర్ధ్వాయాం త్వాదిశిపురా సంవృతస్పథాయామాదరధామివాహుచ్యుత పృథివీద్యామీవోపరి లోకగతపథిగతో యజామహే దేవానాహుతభాగాయిహస్త ధర్తాదిధరుణో దివంసగోధి ఉదపూరధి మధుపూరధి మాతపూరధి ఇతశ్చామృతశ్చావతామేతమానేయ్యథైతం ప్రవాహం భరద్మానోషాదే భయందో ఆలీయీతాం సమోలోకం విదానే స్వాహస్తే భవతమింద్రవేణో ఇదేవాం బ్రహ్మ పూర్వ్యం నమోభి విష్ణోకరేతి పథ్యే మధోరి శృణ్వంతు విశ్వే అమృతాహారేత త్రీణి పదాని రుపో అన్వరోహచ్చతుష్పది మన్వై తత్పరేణ అక్షరేణ ప్రతిమిమీరే అర్కమృతస్యనాభాభిసంబోధాతి దేవేభ్యః కమవృణీత మృత్యుం ప్రజానీతి మృతం నావృణీత బృహస్పతిర్యజ్ఞమదరుదర్హిప్రియాజమస్తమగ్రజీడితో జాత వేదో మాఢ్యమ్యాని సురీ రాజాభ్యస్పదయాక్షన్నద్ధిత్తందేవ ప్రజదాహవీంద్రి ఆదీనాదోరుణీనాముమస్తేరయన్ధత్తదాశుషేమర్త్యాయ పుత్రేభ్యపితరస్తమయోర్జం దాత అగ్నిష్పాత్తాపితరేణీత అత్తో హవీం ప్రజతాని బరిహిడీరయర్వీరం దాత ఉపహూతాన పితర సోమ్యాసో బరిహిష్యేషు నిజు ప్రజేషు తాగమంతు శ్రోవంతుబ్రువంతు తేన పితుః పితరో ఏ పీతా మహాపీఠం అతిష్టాభిషన్ప్రతికావత్తో ఏదా ధృవర్దే వక్రాజేహమానాహోత్రిరస్తోమతాసో అర్ఘై ఆగ్నేయాసహస్రం దేవందే సత్యే కవిషేభర్గం రద్ధి ఏ సత్యాసో హో హవిష్యానంద్రేణ దేవే సహసం తురేణ ఆగ్నేయాసుమిత్రేర్వాంకరే పూర్వైర్షేభర్గం రద్ధి ఉపసర్పమాతరం భూమి వేదాపురం పృథివీం సుషేవా పూర్ణమృదా పృథివీ దక్షిణావతరేషా పాత ప్రపాతే పురస్తాత్ ఉచ్చస్తోపాయనాస్మై భవతోపధర్మణ మాతాపుత్రం యథాశిచాభ్యేనం భూమూర్ణుహి ఉచ్ఛంచమానా పృథివీ సుతిష్ఠతు సహస్రం మితమహిషంత తే గృహాదో ఘతశ్చ్యుతశ్చోనా విశ్వాస్మి శరణాస్తంతర్త పుత్రేస్తభ్రామి పృథివీయమం లోకం నిదధర్మో అహం రీషన్ ఏదాం స్థోణాహం నితరో ధారయంది తే తత్ర నమస్తాదనాథే కృణోతో ఇమమగ్నే చమసం మామిహేష్ ప్రియో దేవానాహముత సోమ్యానా అయ్యశ్చ వసో దేవమానస్తస్మిన్ దేవా అమృతాః మాదయంతాం అథర్వా పూర్ణం చ వసంయమింద్రాయామీ భర్వాజినీ వదే తస్మిన్ కృణోతి సుకృతస్య భక్ష్యం తస్మిన్నిందుః పవతే విశ్వదారీ యత్తే కృష్ణశ్చ గుణాః సుదోదగ్రీరస్తర్ప ఉత బాష్పాపదః అగ్నిష్టద్విష్పాదజలంద్రేణోమశ్చరో బ్రాహ్మణా నివేశ పయస్వతీ దోషధజ పయస్వన్మామకం పయాః అవాం పయదోయర్పయస్తేన మా సహసంభద ఇమానారీరవిధయమాస్సుపత్నీరాంజనేన సద్విషా సంస్పృశంతాం అనశ్రవో అనమీవాసురత్నారోహంతు జనజోజో నిమగ్రే సంగచ్చస్వృభిస్తయ్యమేష్టాపూర్తేన పరమేవ్యోమన్ చిత్వా పద్యం పురారస్తమేహి సంగచ్చతాం గన్వాన పితుః పితరో ఏ పీతా మహాయాషుర్వా ఆంతరిక్షన్ తేభ్య స్వరాడసూరీ అద్యతాపశంతం నః కల్పయాతి ఛందే నీహారోభవతు ఛందే పుష్పాపశీయతాం శీలికే శీలిశావతి క్లాదీకే క్లాదీకావతి అండోఖ్యా ఆప్సుశంభో వరిహంసా ఆజ్ఞం శర్మయ వివస్వాన్న అభరజం కృణో తజస్సుత్రామాదాహానుసుదానో ఇయే మే వీరా బహవో భవంతు గోమదస్వన్మయ్యస్సు పుష్టం వివస్వాన్న అమృతత్వేదాధుపరైమృతిరమతన్నాయో ఇమాన్ రక్షతో పురుషాణాచార్యం నో పోష్మేషామసేవోజమంగో యోదర్భే అంతరిక్షేణ మన్నాత్రేణాంగమతీనా తమర్చన విశ్వమిత్రమిర్భిస్తమ ప్రతరంజీవేధా ఆరోహదివృత్తమామృషో మాబీభీత సోమ వా సోమ వాయ ఇదం క్రియతే హవిరం జ్యోతిరుత్తమం ృహదాభాగ్నిరారోదీర్ణోరీ దివస్తిదంతాదుపరమాముదాహరణపాముపస్థే మహిషోవర్ధ నాగే సుపర్ణముపదంతం హృదావేనంతో అభ్యదక్షిణ్యపక్షం వరోరస్దూతైరస్ోరణ్యం ఇంద్రక్రదున్నాభారపితాపుత్రేభ్యో శిక్షాణోస్మిన్ పూర్వోదరామీవా జ్యోతిరీమహి అవోపాన్ కుంభాన్యాస్తే దేవాధారయన్ ఏ సంతు స్వధావంతో మధోమంతో ఘతశ్యుతాస్తే దానాను విరామిష్ణాస్వధావీ తాస్తే సంతు ప్రభవీస్తాస్తే నమో రాజానో మన్యత పునర్దేహిమస్తమస్తామరన్ ఆరభస్వజాతవేదస్తేజస్వధ్నో అస్తు శరీరమస్తాహీనం దేహి సుకృతాలోకే ఏతే పూర్వే పరాగత అపారే పితరస్థ్యో ఘతస్థుల్యైతారామ్యుందరీ ఏతదారోహవయన్మజానస్వామి బృహదూదీదయంతేహి మధ్య గోమాపరస్వాణాయో అత్ర ఆరోహత చరిత్రీ జాతవేదశక్తిజాస్తంభారోహయామి అవాహ్యవాహీయుక్తృతాకేమతమకల్పయంతి హవిః పూరోడాశం సుజోలిజ్ఞాయుధాని తేభిర్జాధిపతిర్దేవజానైర్గయ్యంతీ లోకం ఋతస్య పంథా మనోపశ్యసాధ్వంగేరసృగతోజంతి తేభ్యో జాహి పదిభిస్తర్కైయత్రాహారిత్యామతో భక్షయంతి తృతీయేనాగే అధివిశ్రయస్వయస్సు వర్ణా ఉపారస్య మాయూనాగస్య పృష్టే అధివిష్టభిశ్రుతాః స్వర్గాలోకా అమృతేన విష్టాయుషయమూర్జం యజమానాయ దుఃఖ్రాం జుహోర్దాధారత్యామోరక్షం ధృవాధారృథివీం ప్రతిష్టా ప్రతిమాకాఘతపృష్టా స్వర్గామం కామం యజమానాయ దుఃఖ్రా ధ్రువ ఆరోహ పృథివీం విష్ణవోజమంతరిక్షమపదాక్రమస్వ నిహృద్యాంగజమానేన సాకం స్వేణ వర్తేన దిశ ప్రవీణా సర్వా దుఃఖ్రేణీయమాన ఏర్థైస్తరంతి తమదో మహీయజ్ఞతమానాయ లోకం దిశో భూతాని యదకల్పయంత అంగీరసామజనం పూర్వో అగ్నిరాదిత్యానామజనం గార్హపత్యో దక్షిణానామజనం దక్షిణాగ్ని మహిమానమగ్నేరమిహితస్య బ్రహ్మణాసర్వోపజాహి షగ్మ ఓర్వో అగ్నిష్పాతపదశం పురస్తాచ్ఛం పశ్చాత్తపదు గార్హపత్యః దక్షిణాగ్నిష్టే తపదశం మమోత్తరతో మధ్యతో అంతరిక్షాగ్నిశోదీశో అగ్నే పరీపాహి ఘోరాత్ యూయమగ్నే చందమాభిస్తనోభిరీజానమిలోకం స్వర్గం అశ్వోత్తా వృష్టివాహో మహాచరిత్రదేవైస్తమాజం వదంతి శమగ్నే పశ్చాత్త పశం పురస్తాక్షముత్తరాక్షమాధరాత్త వైరం ఏకశ్రేణానిహీతో జాతవేద సంయగేనం ధేహి సుకృతాములోకే శమగ్నయ సమిద్ధారభంతాం ప్రజాపత్యం మేధ్యం జాతవేదసః క్షితం గృణ్వంత ఇహమావదిక్షిపన్ యజ్ఞేతి వితరతః కల్పమానయీయానమభిలోకం స్వర్గం తమగ్నయ సర్వభూతం యజంతాం ప్రజాపత్యం మేధ్యం జాతవేదసః క్షితం గృణ్వంత ఇహమావదిక్షిపన్ ఈయానశ్చిర్యమానుక్షదగ్నిం నాకస్య పృష్టాద్దివరముత్పదిష్యన్ తస్మై ప్రభాతి నభసో జ్యోతిషీమాన్ స్వర్గః పంథాః సుకృతే దేవజానాః అగ్నిర్హోతాధ్వర్యుష్ట బృహస్పతీంద్రో బ్రహ్మా దక్షిణతస్తే అస్తు హోయం సంవృతో యజ్ఞేతి పూర్వమజనం హుతానా అవోపవాహం క్షీరాహం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అవోపవాన్ దధీవాం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అవోపవాహం రప్సవాహం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అపోపవాహం ఘతవాహం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అపోపవాహం మాంసవాహం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అపోపవానన్నవాం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవాన్ మధూమాం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవాన్ దశరథాం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవానపరవాం శరుణేహీనతో లోకగతపథిగతోయామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపాభిహితాన్ కుంభాన్యాంస్తే దేవాధారయన్ ఏతే సంతః స్వధామంతో మధూమంతో ఘతశ్చ్యుతాః యాస్తే ధానాన్ గిరావీరమిశ్రా స్వధావదీః తాస్తే సంతోద్భిః ప్రభవేస్తాస్తే యమోరాజానుమన్యతా అక్షీరిం భూయసే దప్తరస్కందృథివీమనుజ్యామిమంచోనిమనుజశూర్వా సమానయో నిమనో సంచరంతం దప్సంజోహమ్యనోదత్తహోత్రా శరధారం వాయుమర్కం సర్విదం నృచక్షరహస్తే అభిచక్షతే హయం ఏ ప్రణంతి ప్రచయచ్చంది సర్వదాతే దుఃఖతే దక్షిణాం సప్తమాహాదనం కోశం దుహంతి కలశం చతుర్భిలమిటాం ధేనుం వసోమతీం స్వస్తయే ఊర్జం మదంతి మదీతిం జనేష్పదే మాహింసే పరమే వ్యోమన్ ఏతత్తే దేవస్థ విదామాసో దాతి భర్తవే తత్వయ్యమస్య రాజ్యవసానస్తాద్యం చ ధానాధేనురభవద్వత్సో అస్యాస్తిలో భవద్ యమస్య రాజ్యే రక్షేతముపీవతి ఏతాస్తే అసౌధేన కామదుఖాభవంతో ఏణీశ్రేణీస్తరోపావిరోపాస్తిలవత్స ఉపతిష్టంతో ఏణేర్ధానహరిణేష్ేణీయస్య కృష్ణాధానారోహిణీయర్ధేనమస్తే తిలవత్సామోర్జమస్మై గుహానా విశ్వాహారంతరపస్ఫురంతే ఐశ్వానరే హరిణంజో హోమి సాహస్రం శరధారవత్సం సవిభర్తి పితామహాన్ ప్రపేతామహాన్ విభర్తి పిన్వయమాన సహస్రధారం శతధారమక్షేతం యచ్చమానం సలిలస్ పృష్టే ఓర్జం దుభానమనపస్ఫురం దముహాదత పితరస్వధాభి ఇదంగసాంబూరయత అవపశ్యేత మత్యోయమృతత్వేతస్మేషాంగ్రేణుసరావత్సంధుహక్కేధీర్యమత్తరోయోధావరాహత పుత్రం పౌత్రమర్పయంతే రాకోమధూమదీమా సదాం పితృభ్యో అమృతం దుహానాపో దేవీరుభయాంస్తర్పయంతో ఆవో అగ్ని బ్రహేణుతేమృపేమయ్యం పితరో మేజుషందామోర్జముపాయసంతేనోయం సర్వీరం నియచ్చాత్ సవిందతే అమర్త్యం హవ్యవాహం గత ప్రియం సరే నిహితాన్ నిధీన్ పిత్రేన్ పరావతో గతా జంతే మంథం యమాదరణ్యం మాంసం నిపృణామీతే సంతోస్పధావంతో మధూమంతో గతశ్చ్యుతాస్తే ధారానుగిరామిశ్రాస్పధావతి తాస్తే సంతో ద్వేస్తాస్తే యమో రాజానో మన్యతా ఇదం పూర్వమపరం నిజానయ్యేనాతే పూర్వే విదల పరేత పురోగవాయేభిజాచోస్తాహంతి సూతాలోకం సరస్వతీ వయంతో హవంతే సరస్వతీమధ్వరేతాయమాహే సరస్వతీ కృతో హవంతే సరస్వతీ కాదురేవార్యం దాత్ సరస్వతీం వితరోహవంతే దక్షిణాయజ్ఞమభిలక్షమాణా ఆసత్యాస్మిన్వరిధమేవాయేష్యస్మే సరస్వతి యదాధరణం యజాతోక్తే స్వధాభిర్దేవి విదధర్మదంతి సహస్రాఘ్రమిడోత్ర భాగం రాజస్కోషం యజమానాయ దేహి పృథివీంతా పృథివ్యామావేషయామి దేవోరాతీరాత్యాయో పరా పరేతావసుద్ధో అస్మదామృతా పితృషసంభో ఆ ప్రత్యవేథమపదం రేథాన్యద్వాహమభిధాత్రోజు అస్మాదే మధ్యోదంగోధాతు పితృష్వషభోజనూదా ఏమాగం దక్షిణా భద్రయో అనే దత్తా సుధావయోధా యౌవనే దీవానోపృంచదీయదా పితృభ్యముపసంపరాజాధిమాన్ ఇదం పితృభ్య ప్రభారాజీవం దేవేభ్యుత్తరం శృణామి తదాహోణేభ్యోమన్మతిపరేత ఏదం బలిహిరేభ్యో ప్రతిప్తాయానంతమిదేతం యథాగురుమంగ్రహస్తాత్రణా కల్పయామి పర్ణోరాజాభ్యానందరుణోర్జోనందోజోనాగం ఆయుర్జీవేభ్యో విదహద్దీర్ఘాయుక్తాయ శరదాహారాయ ఊర్జో భాగోయమంజానాశ్మాన్నామీపత్యంజనామ సమర్జత విశ్వమిత్రీభిస్తనోయమ్రదంజీవేధాయమాయమాన పంచమానవామి అన్యథాయోసత ఇదం హిరణ్యం విధృయర్థే విడాభీభ పురా స్వర్గం యత పితృహస్తం వివృద్ధి దక్షిణం ఏ చ జీవాయే చ మృతాయే జాతాయే చ యజ్ఞా తేభ్యోగస్తే కల్పేతోందతి విషామదీనాం పర్వతే విచక్షణ శ్రోరోహ్మాం ప్రాతరీతోనాం దివ తానస్పింధూనాం కలశామరిందస్తే ఆర్దీమా విశర్మీషదా క్షేషస్తే ధూమోర్ణోం శుక్రాదయత సో నహిందితాత్సంగ రోజసే ప్రవాయేతేంద్రింద్రస్క్రీతిం సఖాఖ్యం నవీనాదిసంగిన పర్యణి వేదోషాస్తమర్షదేదోమః అక్షన్నమేమదంతఃక్షమాః అస్తోషసల్దుభానోభిప్రాయమిష్టానీమహే ఆయాత పితరస్తోమ్యాసో గంభీరే పదవిత్రియాణై ఆయోరస్మభ్యం దదాత ప్రజాం చ రాజశ్చ కోటైరభినస్తదర్థం పరాయాత పితరస్తోమ్యాసో గంభీరే పదవిత్రియాణై అథామాతిపురాజాతనో గృహాన్ హవిరత్తం సుప్రణశువీరా యద్భోరాదేకమంగమం పితృలోకం గమయం జాతవేడాపునరాప్యాయ్యామిసాంగా స్వర్గే పితరో మాదయద్ధం అభోదేవస్మహీలో జాతవేడా సాయమ్యం ఉపమంద్యోనుభీ ప్రాజా పితృభ్యశ్వరక్షన్నద్యుత్తం దేన ప్రయతాహవేంసి అసౌహాయమనశ్చరుత్సర్వనామనః అభ్యేనం భూమవోర్ణుహి శృంభంతాల్లోకాప్యదశదనాప్యదశదనేత్మాలోకాసాదయామి యేష్మాకం పితరస్తేషాం పరిహరసి ఉదతు తమం వరుణపాశమస్మదవాహమం విమధ్యనం శ్రేధాయ అధాః వయమాదిత్యవదేతమానాయోదీతరే శ్యామ రాస్మత్వాజాం వరుణవంచ సర్వాంగ్యైస్తమామే మధ్యేర్యామే అధాజీవేమ శరదం సదాయత్వయా రాజంగు పితారక్షమాణాః అగ్నయే కవ్యవాహనాయ స్వధానమాః సోమాయ పితృమయే స్వధానమాః పితృభ్య సోమవద్య స్వధానమాః యమాయ పితృమయే స్వధానమాః ఏదత్తే ప్రదామహస్వధారే దత్వామనో ఏదత్తే దామహస్వధారే దత్వామనో ఏదత్తే తదస్వధా స్వధా పితృభ్య ప్రతిభ్యాః స్వధా పితృభ్యో అంతరిక్షసభ్యాః స్వధా పితృభ్యో ఋషభ్యాః నమోవస్పితరమూర్జే నమోవస్పితరో రమాయ నమోవస్పితరో భామాయ నమోవస్పితరో మన్యవే నమోవస్పితరో యద్ఘోరం తస్మై నమోవస్పితరో యద్ఘోరం తస్మై నమోవస్పితరో యక్షివం తస్మై నమోవస్పితరో యక్ష్యోనం తస్మై నమోవస్పితరస్వధావస్పితరేత్ర పితరస్పితరో నేత్ర యూజం స్థా యుష్మాంస్తేనో యూజం దేశాం శ్రేష్టా భూయాస్థ యజిహితరో జీవాజిహమయం స్మః అస్మాంస్తేనో వయం దేశాం శ్రేష్టా భూయాస్థ ఆత్మాగ్నిధీమహిమంతం దేవాజరం యర్థేమీయమిషం స్తోత్రభ్యాభర చంద్రమాంతరాసోపన్నోధావతే దివి నవో హిరణ్యనేవయ పదం విందం దివిద్యుతో విత్తం మే అశ్వరోదీ భూమే మాతర్నిధేహిమాభద్రయారు ప్రతిష్ఠితం సంవిధానాదివాకరవే శ్రీరాం మాధేహి భూత్యా ఇత్యష్టాదశం కాండం సమాప్తం.